మయా నాథా స్వీకరించు మయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించు మయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను